بسم الله الرحمن الرحيم ألف لام را كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد الله الذي له ما في السماوات وما في الأرض అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఓ ముహమ్మద్, ఇది ఒక గ్రంథం. మేము దీనిని నీ వైపునకు అవతరింపజేశాము. నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుండి వెలికి తీసి వెలుగులోకి తీసుకురావాలని. మహాశక్తిమంతుడు, స్వతహా స్తోత్రాలకు అర్హుడు, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికి స్వామి అయిన దేవుని మార్గం మీదకు తీసుకురావాలని. الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا أولئك في ضلال بعيد సత్యాన్ని స్వీకరించటానికి తిరస్కరించే వారికి కఠినమైన వినాశకరమైన శిక్ష పడుతుంది. వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారు ప్రజలను అల్లా మార్గం నుండి వారిస్తారు. వారు ఈ మార్గం వక్రమైనదిగా కావాలని కోరుతున్నారు. వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్లిపోయారు. وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا بِلِسَانِ قَوْمِهِ لِيُبَيِّنَ لَهُمْ فَيُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ మేము మా సందేశాన్ని అందజేసే నిమిత్తం ప్రవక్తను పంపినప్పుడల్లా అతడు తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశాన్ని అందజేశాడు. వారికి అతడు విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పటానికి. అల్లాహ్ తాను మార్గభ్రష్టులుగా చేయదలుచుకున్న వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. తాను మార్గం చూపదలుచుకున్న వారికి మార్గం చూపుతాడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడును. وَلَقَدْ أَرْسَلْنَا مُوسَى بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُمْ بِأَيَّامِ اللَّهِ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ మేము ఇంతకు ముందు మూసాను కూడా మా సూచనలను ఇచ్చి పంపి ఉన్నాము. ఆయనను కూడా మేము ఇలా ఆజ్ఞాపించాము, నీ జాతి వారిని చీకట్లలో నుండి బయటికి తీసి వెలుగులోకి తీసుకురా. దైవ చరిత్రలోని గుణపాఠంతో నిండి ఉన్న సంఘటనలను వారికి వినిపించి హితబోధ చెయ్యి. ఈ సంఘటనలలో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతి మనిషికి గొప్ప నిదర్శనాలు ఉన్నాయి. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنْجَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ وَقَالَ مُوسَى إِن تَكْفُرُوا أَنتُمْ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا فَإِنَّ اللَّهَ لَغَنِيٌّ حَمِيدٌ ఆ సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు మూసా తన జాతి వారితో ఇలా అన్నాడు, అల్లాహ్

قالوا لو هدانا الله لهديناكم سواء علينا أجزعنا أم صبرنا ما لنا من محيص ఈ ప్రజలందరినీ కలిపి అల్లా ముందు హాజరుపరచినప్పుడు వారిలో ప్రపంచములో బలహీనులుగా ఉన్నవారు ప్రపంచములో పెద్ద మనుషులుగా చలామణి అయిన వారితో ఇలా అంటారు, ప్రపంచములో మేము మిమ్మల్ని అనుసరించాము, ఇప్పుడు అల్లా శిక్ష నుండి మమ్మల్ని కాపాడటానికి మీరేమైనా చెయ్యగలరా? వారు ఇలా సమాధానం చెబుతారు, అల్లా మాకు ముక్తి మార్గాన్ని దేనినైనా చూపి ఉండినట్లయితే మేము తప్పకుండా మీకు చూపి ఉండేవారము, ఇప్పుడు మనము ఏడ్చి మొత్తుకున్నా లేక ఓర్పు వహించినా రెండూ ఒకటే, ఎట్టి పరిస్థితులలోనూ మనం తప్పించుకునే మార్గం ఏదీ లేదు. وقال الشيطان لما قضي الأمر إن الله وعدكم وعد الحق ووعدتكم فأخلفتكم وما كان لي عليكم من سلطان إلا أن دعوتكم فاستجبتم لي فلا تلوموني ولوموا أنفسكم ما أنا بمصرخكم وما أنتم بمصرخي ما أنا بمصرخكم وما أنتم بمصرخي إني كفرت بما أشركتمون من قبل إن الظالمين لهم عذاب أليم تيرب جريب ويربورو శైతాను ఇలా అంటాడు, వాస్తవం ఏమిటంటే అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాలన్నీ నిజమైనవే, నేను మీకు చేసిన వాగ్దానాలలో ఒక్కదానిని కూడా నేను నెరవేర్చలేదు, నాకు మీ మీద ఎటువంటి అధికారమూ లేదు, నేను మిమ్మల్ని నా మార్గం వైపునకు ఆహ్వానించటం తప్ప మరేమీ చెయ్యలేదు, మీరు నా ఆహ్వానానికి అంగీకారం వ్యక్తం చేశారు, ఇప్పుడు నన్ను నిందించకండి, మిమ్మల్ని మీరే నిందించుకోండి, ఇక్కడ మీ మొరలను నేను ఆలకించలేను, నా మొరలను మీరూ ఆలకించలేరు, ఇంతకు పూర్వం మీరు నన్ను దైవత్వములో భాగస్థునిగా చేసి ఉంచారు, దానికి నా బాధ్యత ఏమీ లేదు, అటువంటి దుర్మార్గులకు వ్యధాభరితమైన శిక్ష తథ్యం. جنات تجري من تحتها الأنهار خالدين فيها بإذن ربهم تحيتهم فيها سلام ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون ومثل كلمة خبيثة كشجرة خبيثة اجتثت من فوق الأرض ما لها من قرار يثبت الله الذين آمنوا بالقول الثابت في الحياة الدنيا وفي الآخرة ويضل الله الظالمين ويفعل الله ما يشاء دينك భిన్నంగ ప్రపంచములో విశ్వసించి మంచి పనులు చేసినవారు క్రింద కాలువలు ప్రవహించే తోటలలో

నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్య చంద్రులను మీ సేవకై మీకు లోబరచినవాడు, రాత్రిని పగలును మీ సేవకై మీకు లోబరచినవాడు, మీరు అడిగిన సమస్తాన్ని మీకు ఇచ్చినవాడు అల్లాయే. మీరు గనక అల్లా అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేడు. నిజముగా మానవుడు నీతి లేనివాడు, కృతజ్ఞుడు. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِّنَ النَّاسِ فَمَن تَبِعَنِي فَإِنَّهُ مِنِّي وَمَن عَصَانِي فَإِنَّكَ غَفُورٌ رَّحِيمٌ رَبَّنَا إِنِّي أَسْكَنْتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيْرِ ذِي زَرْعٍ عِندَ بَيْتِكَ الْمُحَرَّمِ رَبَّنَا لِيُقِيمُوا الصَّلَاةَ فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ وَارْزُقْهُم مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَشْكُرُونَ رَبَّنَا إِنَّكَ تَعْلَمُ مَا نُخْفِي وَمَا نُعْلِنُ وَمَا يَخْفَى عَلَى اللَّهِ مِنْ شَيْءٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ الْحَمْدُ لِلَّهِ الَّذِي وَهَبَ لِي عَلَى الْكِبَرِ إِسْمَاعِيلَ وَإِسْحَاقَ إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب إبراهيم إلى ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రభు, ఈ నగరాన్ని శాంతి నగరంగా చెయ్యి, నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు. ప్రభు, ఈ విగ్రహాలు చాలామందిని మార్గం తప్పించాయి, నా సంతానాన్ని కూడా ఇవి మార్గం తప్పించే అవకాశం ఉంది కనుక వారిలో నా విధానంపై నడిచేవాడు నావాడు. నాకు వ్యతిరేకంగా ఉన్న విధానాన్ని ఎవడైనా అవలంబిస్తే నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, కరుణామయుడవు. ప్రభూ, తృణకాష్ట జలరహితమైన లోయలు నా సంతానములో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభూ, వారు ఇక్కడ నమాజును స్థాపించాలని నేను ఇలా చేశాను కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో వారి వైపునకు మొగ్గేలా చెయ్యి, తినటానికి వారికి పండ్లు ప్రసాదించు, బహుశా వారు కృతజ్ఞులవుతారేమో. ప్రభు, మేము దాచేదానిని బహిరంగపరచేదానిని నీవు ఎరుగుదు, నిశ్చయంగా అల్లాకు గుప్తంగా ఉన్నది ఏదీ లేదు భూమిలో కాని ఆకాశాలలో కాని. నాకు ఈ ముసలితనంలో ఇస్మాయిలు ఇస్హాకు వంటి కొడుకులను ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు. యదార్థం ఏమిటంటే నా ప్రభువు తప్పకుండా ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రభూ, నన్ను నమాజును స్థాపించేవాడుగా చెయ్యి, నా సంతతిలో కూడా ఈ పని చేసేవాళ్లను లేపు. ప్రభూ, నా ప్రార్థనను స్వీకరించు. ప్రభూ, నన్ను నా తల్లిదండ్రులను విశ్వసించేవారందరినీ లెక్క ఖరారు అయ్యే రోజున క్షమించు. వలా తహ్సబన్నల్లాహ గాఫిలన్ అమ్మా యఅమలుజ్జాలిమూన్ ఇన్నమా యుఅఖ్ఖిరుహుమ్ లియౌమిన్ తష్ఖసు ఫీహిల్ అబ్సార్

అల్లాహ్ ప్రతి వ్యక్తికి అతను చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేందుకు ఇలా జరుగుతుంది. లెక్క తీసుకోవటానికి అల్లాకు ఎంతో ఆలస్యం కాదు. هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد وليذكر أولو الألباب. سرو مانو لكو إذوك سندشون وارني هتسرين سالني యదార్థంగా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది పంపబడింది.